251 కామేశ్వరమన ప్రియ సం భా కామేశ్వరమన ప్రియ మనసః ప్రియా తథా నిరవధిక ప్రేమాస్పదేత్యర్థ 874 త్రిశతి భాష్యం ఆం వి కామేశ్వరుని మనస్సునకు ప్రియమును గలిగించిన దగుట వలన దేవి కామేశ్వరమన ప్రియ ఎయ్యని భక్తులచే స్తుతింపబడుచున్నది. పరమేశ్వరి నిరతిశయ ప్రేమాస్పదురాలని భావము. శ్లో కామేశ్వర ప్రాణనాథ కామేశ్వర విమోహిని కామేశ్వర బ్రహ్మ విద్య కామేశ్వర గుహేశ్వరి